ఎర్ర గులాబీ విరిసినది తొలిసారి నన్ను కోరి ఆశరే పిండి నాలో అందం తొణికింది నీలో స్వర్గం వెలిసింది భువిలో ఎర్ర గులాబీ విరిసినది తొలిసారి నన్ను కోరి Thank you.